కవిలు మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిల్లిపోయెనే ఏదిదిలో విరిసిన పారిజాతము ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము దివ్యదీపమై నీ నౌలే నవ్య తారలై నా కన్నుల వెన్నెల కాసి నింపెనే ఏది దిలో విరిసిన పారిజాతము ఏ కవిలో విరిసిన ప్రేమ గీతము పాలబుగ్గలను లేత తిగ్గులు పల్లవింతగారావే ముంగురులు చిన్న గాలితో ఆడలాడగారావే గాలి అనుదియలు గల్లు గల్లు మన రాజహంసల రావే పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నిదుర మబ్బులను మెరుపు తీగవై కడలు రేతి నది నీరే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే పదము పదములో మధురుడగా కాయ కళ్యవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము.